3.11 దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. అనగా మీరు ఈ యజ్ఞముల ద్వారా ఇంద్రాది దేవతలను సంపన్నవంతులుగా చేయండి. ఆ దేవతలు వృష్టి అనగా వర్షము మొదలగు వాటి ద్వారా మిమ్ములను ఐశ్వర్యవంతులుగా చేయుదురు. ఈ విధముగా దేవతలు మీరు పరస్పర సహకార సహాయముల శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 70 ద్వారా ఒకరినొకరు ఐశ్వర్యవంతులుగా అనగా సర్వవిధ ఔన్నత్యము గలవారుగా చేసుకుంటూ మీరు జ్ఞానమును పొందుట ద్వారా మోక్షరూపమైన పరమశ్రేయమును పొందగలరు లేక స్వరూపమైన పరమశ్రేయస్సును పొందగలరు. ఇంకా మరోమాట ఏమనగా 3.12 ఇష్టాన్ఫో గాని ఓ దేవాదాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయభ్యో యో భుంక్తేస్తేనైవ సహ. అనగా మీచేత చేయబడుచున్న యజ్ఞముల ద్వారా ఔన్నత్యమును పొందినటువంటి దేవతలు మీకు మీచేత చేయబడిన యజ్ఞ ఫలములుగా స్త్రీలను అనగా భార్యలను పశువులను సంతానమును మొదలగు మీరు కోరిన భోగ్య పదార్థములన్నింటినీ ఇచ్చెదరు. ఆ దేవతల ద్వారా ప్రదానము చేయబడిన భోగ్య పదార్థములను తిరిగి వారికి ఇవ్వకుండా అనగా వారి నుండి పుచ్చుకున్న భోగ్య పదార్థ రూపమైన రుణమును తీర్చకుండా మీలో ఎవ్వరు వాటిని తమ స్వంత వస్తువులుగా తలంచి స్వసుఖార్థం అనుభవించెదరో అనగా తన శరీరములను ఇంద్రియములను మాత్రమే తృప్తిపరచెదరో వారు ఆ దేవతల స్వంతము అనగా దేవతల సొంత సొమ్మును అపహరించిన దొంగలగుదురు. కాని ఎవ్వరు 3.13 యజ్ఞశిష్టాసనః సంతో ముచ్యంతే సర్వకిల్బిషయః భుంజతేతే త్వఘం పాపాయే పచన్యాత్మకారణాత్. అనగా ఆ యజ్ఞశిష్టము అనగా యజ్ఞము పూర్తిగా ముగిసిన తరువాత మిగిలియున్నట్టి అన్నమును భుజించు పురుషులు శ్రేష్ఠులు. అనగా దేవేజ్ఞములు అనగా దేవతలకు సమర్పించు సమారాధనలు మొదలగునవి పూర్తిగా నిర్వహించి తదుపరి అనగా సమర్పణ కార్యము పూర్తి అయిన తరువాత మిగిలినటువంటి అమృతమనబడు అన్నమును భుజించు స్వభావము కలిగిన పురుషులందరూ అన్ని విధములైన పాపముల నుండి అనగా గృహస్థ ధర్మమునందు చేయబడు పిండి విసరుట పొయ్యి రాజేసి అన్నాదులు వండుట మొదలగు పంచ పాపముల నుండి మరియు ప్రమాదము అనగా తెలియకుండా జరుగు హింసల వలన కలుగు ఇతర పాపముల నుండి కూడా ముక్తిని పొందెదరు. మరియు ఉదరపరాయణులు అనగా కేవలము తన కొరకే అన్నాదులను వండుకొని తింటూ ఉంటారో వారు మహాపాపులు మరియు పాపమునే భుజించువరనబడుదురు. అందువలన కూడా కర్మాధికారులకు కర్మలు చేయవలసి యుండును. ఏలేనా కర్మలు జగత్తు అనబడే చక్రము తిరుగుచుండుటకు కారణమైయున్నవి. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 71 అదెట్లన ఇప్పుడు చెప్పబడుచున్నది 3.14 అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అనగా భక్షించబడిన అన్నము రక్తము మరియు వీర్యము రూపముగా పరిణమించగా దాని నుండి ప్రత్యక్షముగానే ప్రాణులన్నీ పుట్టుచున్నవి. వర్షము వలన అన్నోత్పత్తి జరుగుచున్నది. ఆ వర్షము యజ్ఞము వలన కురీచున్నది. విధిపూర్వకముగా అనగా వేదాది శాస్త్ర గ్రంథములందు చెప్పబడినట్లుగా అగ్ని యందు అర్పించబడిన ఆహుతులు సూర్యునియందు ఘనీభవించుచున్నవి. ఆ సూర్యుని వలన వర్షము కురీచున్నది. వర్షము వలన అన్నము కలుగుచున్నది. ఆ అన్నము నుండి ప్రాణులు ప్రజలు పుట్టుచున్నవి. చూ మనుస్మృతి 3.76 అగ్నౌ ప్రాస్తాహుత్యః సమ్యగాతిథ్యముపతిష్టతే అదిత్యాజాయతే వృష్టిరరుష్టిరన్నం తతః ప్రజాః. మనుస్మృతి 3.76 ఇతి స్మృతేహ ఋత్వికుడు మరియు యజమాని ఇరువురు కలిసి చేయు వ్యాపారమే కర్మ. కర్మ నుండియే అపూర్వ రూపము కలిగిన యజ్ఞము ఉద్భవించుచున్నది. 3.15 కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అనగా తు క్రియారూపమైన కర్మను నీవు వేదరూపమైన బ్రహ్మము నుండి ఉద్భవించి నదిగా ఎరుగుము. అనగా కర్మోత్పత్తికి కారణము వేదము, ఆ విధముగా ఎరుంగుము. మరియు వేదరూపమైన బ్రహ్మ అక్షరము అనగా అక్షరము అనగా నాశములేని పదార్థము నుండి ఉద్భవించినది. అనగా అవినాశి అనగా నాశము లేని పదార్థము నుండి ఉద్భవించినది. అనగా అవినాశి అనగా నాశము లేనటువంటి పరబ్రహ్మ పరమాత్మ వేదోత్పత్తికి కారణము. వేదరూపమైన బ్రహ్మ పదార్థము సాక్షాత్తుగా పరమాత్మ అనబడు అక్షరము నుండి పురుషుని ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలె ఉద్భవించినది. అందువలన అది సర్వార్థములను ప్రకాశించినది. అగుట వలన సర్వగతము అనగా సర్వమునందు వ్యాపించి ఉన్నదే ఉన్నది. మరియు యజ్ఞవిధియందు అనగా యజ్ఞమును నిర్వహించు పద్ధతియందు వేద ప్రాధాన్యము కలిగి యుండుట వలన ఆ బ్రహ్మతత్వము సర్వగతమైయుండియు సర్వకాల సర్వావస్థలయందును యజ్ఞము నందు ప్రతిష్ఠింపబడియున్నది. 3.16 ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ్యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఈ లోకమునందు ఏ మానవుడు కర్మాధికారియే ఉండి కూడా ఈ విధముగా ఈశ్వరుని ద్వారా వేదము మరియు ప్రయత్నపూర్వకముగా త్రిప్పబడుచున్న ఈ అనగా 72 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం జగచ్చక్రముననుసరించి వేదాధ్యయనము యజ్ఞయగాది కర్మలు చెయ్యడో ఓ పార్థ, ఆ మానవుడు పాపముతో కూడియున్న జీవితము కలిగియుండి మరియు ఇంద్రియారామ అనగా ఇంద్రియముల ద్వారా విషయములయందు మునిగి తేలిచు వ్యర్థముగా జీవించును. అనగా అటువంటి పాపాత్ముడు జీవించుట కూడా వ్యర్థమే అగుచున్నది. అందువలన ఈ ప్రకరణమునకు తాత్పర్యమేమనా, అజ్ఞానియగు అధికారికి కర్మలు అవశ్యము చేయవలసియుండును. అనాత్మజ్ఞ అనగా ఆత్మతత్వమును ఎరుంగనటువంటి అధికారి అయిన పురుషునకు ఆత్మజ్ఞానమును పొందుటకు అవసరమైన యోగ్యత కలుగనంతవరకు జ్ఞాననిష్టను పొందుటకరకు కర్మయోగానుష్ఠానము అవశ్యముగా చేయవలసి యుండును. ఇది న కర్మణమనారంభాత్ గీత 3.4 మొదలు. శరీరయాత్రాపీ చతే న ప్రసిద్ధేద కర్మణ గీత 3.8 వరకు గల శ్లోకములందు ప్రతిపాదించి యజ్ఞార్థాత్ కర్మణో 2 మొదలు గీత 3.9 మోఘం పార్థ సజీవతి గీత 3.16 వరకు చెప్పబడిన గ్రంథము ద్వారా కూడా ఆత్మజ్ఞానము లేనటువంటి కర్మాధికారి కొరకు కర్మానుష్ఠానము చేయుటయందు అనేకములైన కారణములు ప్రసంగానుకూలముగా చెప్పబడినవి. మరియు ఆ కర్మలు చేయకుండా కలుగు అనేక దోషములు కూడా చెప్పబడినవి. నిజంగా అలా అయితే త్రిప్పబడిన సృష్టి చక్రముననుసరించి అందరూ తమ జీవితాలను అనగా జన్మమరణములతోనూ సుఖదుహకములతోనూ కూడియున్న జీవితాలను అనుభవిస్తూ ఉండవలసిందేనా? లేక ఇంతకు పూర్వము చెప్పబడిన కర్మయోగానుష్ఠాన రూపమైన ఉపాయము ద్వారా లభించినటువంటిదియు మరియు ఆత్మతత్వమును ఎరింగిన సాంఖ్య యోగుల ద్వారా సేవించబడిన జ్ఞానయోగము వలన లబ్ధమగు జ్ఞాననిష్టను సంపాదించజాలని అనాత్మజులు ఆ విధంగా అనగా జన్మమరణ చక్రమునందు తగుల్కొని పైకి పోతూ క్రిందికి వస్తూ ఉండవలసినదేనా? అర్జునుడు ఇలా అడుగవచ్చునని భగవానుడు తన మనస్సునందు శంకించినవాడై ఇలా అన్నాడు. లేక భగవంతుడు శాస్త్రార్థమును చక్కగా బోధించుటకై అతి ప్రసిద్ధమగు ఆత్మ ఏది కలదో దానిని చక్కగా గుర్తించినందున మిథ్యాజ్ఞానము నశించిన మహాత్ములైన బ్రాహ్మణులు అజ్ఞానుల ద్వారా అవశ్యముగా చేయబడుచున్న దారపుత్రాది పోషణ త్రయమును తొలగించుకొనినవారే కేవలము శరీర పోషణార్థము భిక్షాటనము చేయుచుందురు. అటువంటి వారికి ఆ జ్ఞాననిష్ట కంటే వేరుగా మరే ఇతర కర్తవ్యము ఉండదు. చూ బ్రౌట్కు May 3, 2001. ఇటువంటి శృతి తాత్పర్యమును ఈ గీతాశాస్త్రము ద్వారా ప్రతిపాదించుటయందు అభిరుచి కలవారే ఆ శృత్యర్థము వచ్చినట్లుగా చెప్పుచున్నారు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 73.17. యస్వతరత్రేవస్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. అనగా ఎవడు కేవలము ఆత్మయందే ఆనందమును అనుభవించుందునో, అనగా ఎవనికి ఆత్మయందే ప్రేమ కలదో, విషయములయందు ప్రేమ లేదో, అనగా సమన్యసించియున్న ఏ మానవుడు ఆత్మయందే తృప్తి పొందునో, ఎవనికి అన్నరసాదుల పట్ల తృప్తి అనగా ఆసక్తి లేదో, మరియు ఆత్మభావముతోనే సంతుష్టుడయ్యున్నాడో, బాహ్య విషయములందు అందరూ లాభవృత్తిని కలిగియుంటారు. కాని ఆత్మజ్ఞానేనవాడు ఆ బాహ్య విషయములందు ఎటువంటి లాభమును చూడక ఆత్మయందే సంతుష్టుడై ఉండును, అనగా అన్ని విషయముల వైపు నుండి తృష్ణరహితుడయ్యుండును. అటువంటి ఆత్మజ్ఞాని అయిన వానికి ఎటువంటి కర్తవ్యములు ఉండవు. అటువంటి వానినే ఆత్మజ్ఞాన నిష్ఠ సాంఖ్యయోగి అని చెప్పుదురు. అట్లేలైనా 3.18 నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిద్రవ్యపాశ్రయ, అనగా ఆ పరమాత్మతత్వమును గుర్తించిన పురుషునకు ఈ లోకమునందు ఒకటి కర్మలు చేయుట వలన కలుగు ప్రయోజనము ఇసుమంతయును లేదు, ఉండదు. అయితే మరి ఎటువంటి కర్మలు చేయకుండా ఉన్నందువలన అతనికి ప్రత్యవాయ రూపమైన అనర్థము ప్రాప్తించును గదా అని అనవచ్చును. కాని అట్లనుట సరికాదు. ఏలైనా ఎటువంటి కర్మలు చేయనప్పటికీ ఆ కర్మలు చేయనటువంటి పురుషులకు ఎటువంటి ప్రత్యవాయ ప్రతిరూపము లేక ఆత్మహానికర రూపమైన అనర్థముగాని ప్రాప్తించదు. కారణమేమనా, బ్రహ్మ మొదలు స్థావర పర్యంతము అన్ని ప్రాణులయందునూ ఆతనికి కొంచెము కూడా లాభహాని జరగదు, అనగా అర్ధవ్యపాశ్రయము కలుగదు. అర్ధవ్యపాశ్రయమనగా ఏదో ఒక ఫలితము కొరకు ఏ ప్రాణి విశేషమైనా సరే చేయబడు క్రియ వలన కలుగు ఆశ్రయము. అందువలన ఆత్మజ్ఞానేన ఏ పురుషునకైనను ఏదో ప్రాణి విశేషమును ఆధారముగా చేసుకుని ఎటువంటి ప్రయోజనమును పొందనవసరము లేదు. ఏలైనగా దాని కొరకే అతనికి చేయవలసిన క్రియ అంటూ ఏదీ లేదు గావున. కాని నీవు ఈయన్నింటినీ చక్కగా తెలుసుకొనగలిగిన స్థితియందు లేవుగావున, నీ స్థితి ఆ విధముగా ఉన్నది గావున. 3.19 తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరణ కర్మ పరమాప్నోతి పురుష, అనగా నీవు అజ్ఞానస్థితి యందు ఉన్నావుగావున ఆసక్తిలేనివాడవై నీ కర్తవ్యమును అనగా నిత్యనైమిత్తిక కర్మలను చక్కగా ఆచరించుము. అట్లేలైనా అనాసక్తుడై శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 74. కర్మలు చేయవాడు అనగా ఈశ్వరుని కొరకై కర్మలు చేయుచున్న పురుషుడు అంతఃకరణ శుద్ధియగుట ద్వారా చివరకు మోక్షరూపమైన పరమపదమును పొందును, అందులకు మరియొక కారణము కలదు. 3.20 కర్మణేవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, అనగా ఆ కారణమేమనగా ఇంతకు పూర్వము జనకుడు అశ్వపతి మొదలగు విద్వాంసులైన క్షత్రియులు కర్మలనచరించుచు మోక్షస్థితిని పొందుటకు ప్రయత్నించియున్నారు. ఇచ్చట ఈ శ్లోకమునకు ఈ క్రింది విధముగా వ్యాఖ్యానము చెప్పవలసి యున్నది. ఆ జనకాదులు యథార్థమైన జ్ఞానమును పొందియేయున్నచో వారు తమ ప్రారంభము అనగా పూర్వపూర్వ జన్మలయందు చేసియున్న కర్మల ఫలములను అనుభవించుట మిగిలిండుట వలన లోక సంగ్రహార్థము కర్మలు చేయుచుండియు అనగా సన్యసించుకనే పరమసిద్ధిని అనగా మోక్షమును పొందియుండిరి. ఒకవేళ ఆ జనకాదులు యథార్థ జ్ఞానమును పొందియుండకయున్నచో వారు తమ అంతఃకరణమును శుద్ధిజేయు సాధన రూపమైన కర్మల ద్వారా క్రమశ అనగా సత్కర్మలు చేయగా చేయగా కలిగిన జ్ఞానము ద్వారా కారణముగా పరమసిద్ధిని పొందియుండిరి. ఆత్మతత్వమును ఎరుగనటువంటి జనకాదులు వారు పూర్వపూర్వ జన్మలయందు చేసి యుండిన కర్తవ్య కర్మల ఫలముగా తుదకు ఆత్మసిద్ధిని పొందగలిగరనియు. అందుచేత ఇతరులైన ఆత్మజ్ఞానము కలిగిన పురుషులందరూ నిత్యనైమిత్తిక కర్మలు తప్పక చేయవలసియే యుండునని నీవు తలచుచున్నచో నీవు గూడా నీ ప్రారబ్ధకర్మ అనగా పూర్వపూర్వ జన్మలయందు చేయబడిన కర్మల ఫలమును అనుభవించుటకు ఆధీనుడవైయున్నావు. అందుచేత నీవు కూడా జనకాదుల వలెనే లోక సంగ్రహబుద్ధిని దృష్టియందు ఉంచుకొనియనను. లోక సంగ్రహబుద్ధి అనగా లోకము నందలి సామాన్యమైన మానవులు తప్పుత్రోవను నడవకుండా ఉంచుటకుగాను తాను జ్ఞానియైనను వారికి మంచి మార్గము చూపుట కొరకు కర్మలు చేయుచుండుట. అందుచేత ఆ లోక సంగ్రహ రూపమైన ప్రయోజనమును దృష్టియందు ఉంచుకొనియేనను నీకు కర్మలు చేయవలసి యున్నది. ఈ లోక సంగ్రహ కర్మలు ఎటువంటివాడు చేయవలసి యున్నది? మరియు అట్టి కర్మలు ఎందుకు చేయవలేను అన్నచో చెప్పుచున్నారు.